పురం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు అయ్యరే అయ్యరే కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటం ప్రణయాలతో ఎక్కువైతే చచ్చాచిచ్చి తప్పదయ్యో, అప్పుడే ఇంత ప్రేమ బళ్ళో అయితే ఇదే ఎందుకయ్యో, అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లో హల్లో ఎప్పుడు. ఏదో కొత్త ఊపే ఎటువైపునే చేస్తుంటే ఒక నవ్వే తాకుతోంది, మొత్తంగా ప్రపంచం మహాగమ్మత్తుగా ఉంది. ప్రేమంటే ఇంతేనేమో బాగు కాదన్ను ఏం చేసినా, సరసం ఇంకా ఎక్కువైతే చచ్చాచిచ్చి తప్పదయ్యో, అప్పుడే ఇంత ప్రేమ బళ్ళో అయితే ఇదే ఎందుకయ్యో, అమ్మహా అంటా అమ్మడు అయ్యరే అయ్యరే కమ్మహా ఉండేటప్పుడు. తన్న తన్న తన్న తన్న తన్న తన్న తన్న తా